గాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి కొంతే మల్లికలు అల్లన దాకి వింటున్నవి పులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ అపరాజి కలువ చేరాలి కోగి కజిలి బిలిన గౌల కోరికలు ఎదలో చుమ్మని అంటున్నవి మల్లికలు అల్లన దాకి వింటున్నవి Mm-hmm.